వయ్యారమాని ఎవ్వరమేమి దానంతు చూడాలి నేను, వయ్యారమాని ఎవ్వరమేమి దానంతు చూడాలి నేను. అందని అందము అందని అనుభవం చీరల బయట సిగ్గుల బయట చిలిపిగా లాగేసి అలపాటి దిబ్బల్ల తోపు చేసే నా సాగు చలి పేరుతో ఒప్పించు నన్ను మెప్పించు ఉన్న వాటాలెన్నో మళ్ళీ మళ్ళీ నాకు చూపించు. చాలవే ముడుపులు చూసుకో బొడుపులు రాతలు మాని చేతలకొస్తే రాపెచ్చిన దన్న ఎవ్వరమేమి దానంతు చూడాలి నేను. మంటుకుంటున్న మోహాల సోకు తడిమెయ్య నా కోడె తాపాలతో చిగురేసుకుంటున్న మొగిలాకు ముళ్ళు కసి తీర్చ నా కన్నె అందాలతో కవ్వించు కాస్త నవ్వించు లేత అంటింతల్లో హాయంతుందో నాకు చూపించు. అరె వయ్యారమాని ఎవ్వరమేమి దానంతు చూడాలి నేను. అందుకో అందము అందులో గంధము అరె చీరల బయట సిగ్గుల బయట చిలిపిగా లాగేసి శృంగారా